విద్యుత్ పుస్తకం 16వ భాగం. తరువాత మెల్లమెల్లగా చాలా ఆశ్చర్యకరమైన వాటిని కూడా చేయటానికి విద్యుత్ ప్రవాహాన్ని ఉపయోగించసాగారు. 1844వ సంవత్సరంలో శామ్యూల్ ఎఫ్ బి మోర్స్ అనే అమెరికా అతడు ప్రథమంగా అతి ముఖ్యమైన విద్యుత్ టెలిగ్రాఫ్ను కనుగొన్నాడు. తీగ గుండా విద్యుత్ ప్రవాహాన్ని ఉపయోగించి సంకేతాలను పంపేవారు. విద్యుత్ ప్రవాహాన్ని తీగ ద్వారా ప్రసారం చేయడం ద్వారా చాలా చిన్న సంకేతాలను పంపేవారు. వీటిని చుక్కలతో గుర్తించేవారు మరియు విద్యుత్ ప్రవాహాన్ని తీగ ద్వారా ప్రసారం చేయకుండా ఆపడం ద్వారా కొంచెం పెద్ద సంకేతాలను పంపేవారు. వీటిని గీతలతో గుర్తించేవారు. అక్షరాలలోని ప్రతి అక్షరాన్ని గుర్తించడానికి రకరకాలుగా చుక్కలు మరియు గీతలను అమర్చి గుర్తించేవారు. మోర్స్ సంకేతాలని ఉపయోగించి ఎక్కువ దూరాలకు విద్యుత్ వేగంతో సమానంగా సందేశాలను పంపించవచ్చు. దీని వేగం సుమారుగా 1 సెకనుకు 300,000 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. టెలిగ్రాఫ్ను ఉపయోగించి సందేశాన్ని న్యూయార్క్ నుంచి శాన్ ఫ్రాన్సిస్కోకి 1 సెకనులో 60వ వంతు సమయం కన్నా తక్కువ సమయంలో పంపించవచ్చు. 1876వ సంవత్సరంలో అలెగ్జాండర్ గ్రాహం బెల్ అనే స్కాటిష్ అమెరికా అతడు విద్యుత్ ప్రవాహాన్ని తక్కువ మరియు ఎక్కువగా ప్రసారం చేయడానికి ఒక పద్ధతిని కనిపెట్టి దీని ద్వారా ధ్వని తరంగాలను ఉత్పత్తి చేయగలిగాడు. ఇతడు టెలిఫోన్ని కనుగొన్నాడు. ఒక మూసియున్న గాలి లేని గాజు గొట్టంలో అమర్చిన కార్బన్ దారం గుండా విద్యుత్ ప్రవాహం ప్రయాణం చేయడాన్ని 1879వ సంవత్సరంలో థామస్ ఆల్వా ఎడిసన్ అనే అమెరికా వ్యక్తి కనుగొన్నాడు. విద్యుత్ ప్రవాహం కార్బన్ దారాన్ని తెల్ల రంగులో వెలిగే వరకు వేడి చేస్తుంది. కార్బన్ దారం చుట్టూ గాలి లేదు కాబట్టి అది కాలిపోదు, కానీ అలా వెలుగుతూ వెలుతురుని ఇస్తూనే ఉంటుంది. ఈ విధంగా ఎడిసన్ విద్యుత్ బల్బును కనుగొన్నాడు. ఇంకా చాలా వాటిని చాలామంది కనుగొన్నారు. ఈ రోజులలో మనం విద్యుత్ ప్రవాహాన్ని రకరకాలుగా వాడుతున్నాం. ఉదాహరణకి వంట చేయటానికి, వేడి చేయటానికి, చల్లబరచటానికి, ఫ్రిడ్జ్లకు, కాంతికి, ఇంటిలోని రికార్డు ప్లేయర్లకి, ఆకాశవాణి, దూరదర్శిని, జుట్టు ఆరబెట్టుకోవడానికి హెయిర్ డ్రైయింగ్ యంత్రాలు, విద్యుత్ బొమ్మలు, ఇలా ఇంకా ఎన్నో రకాలుగా ఉపయోగిస్తున్నాం. విద్యుత్ యొక్క ఉపయోగాలకు హద్దే లేదు. ప్రజలు ఉపయోగించే విద్యుత్ ఏటేటా పెరుగుతూ వస్తోంది. మన పూర్వీకుల జీవితాల కంటే మన జీవితాలను విద్యుత్ ఎంతగానో ప్రభావితం చేసింది. మన జీవితాలలో విద్యుత్ గొప్ప ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఇది కొన్ని శతాబ్దాలుగా ఎంతోమంది ప్రయోగాలు చేయగా దక్కిన ఫలితం. కొన్నేళ్ళు పోతే మనిషి మనుగడకి తిండి, బట్ట, ఇల్లు అవసరమైనట్లే ఇంటికి విద్యుత్ తప్పనిసరి అవుతుందేమో. ఇంతటితో విద్యుత్ అనే ఈ పుస్తకం సమాప్తం.